రసికను ఇవను దసు రాక్షసలు గడి బిడి హుడుగ ఇవనన్నవను దొరితర ఇవను నన్న ఆళువను అణు అణువలను ఆవరిసిదను బీడు ఎందరు బిడలారా నడు హిడిదరే హంగీరా సరసార సరదారా సుమధుర మోజుగర బలు రసికను ఇవను తసు రాక్షసను గడి బిడి హుడుగ ఇవనన్నవను దొరితర ఇవను నన్న ఆళువను అను అనువలను ఆవరిసెదను ఇవను నన్న